మొగ్గల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులి, తొలి సిగ్గుల మొగ్గల గుగ్గలు కందిన పుత్తడి అందములి, సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే, శుభ మంగళ వేళలలో శుభ మస్తుల దీవెనలే అని వేణే ఈ రాణి అన్నుల నిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులి, తొలి సిగ్గుల మొగ్గల గుగ్గలు కందిన పుత్తడి అందములే. అలకబూనెనేమో ఈ రూపుగా శ్రీదేవిని ఇలకు పంపెనేమో, మోహనాల సోయగాల మేనకో మరి దేవలోక పారిజాత మాలికో, రేకులు విచ్చిన సిరి మల్లి అందల ముద్దుల చెల్లి, నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి, విరభూసే పూబోణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులి, తొలి సిగ్గుల మొగ్గల గుగ్గలు కందిన పుత్తడి అందములి, సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే, శుభ మంగళ వేళలలో శుభ మస్తుల దీవెనలే అలివేణే ఈ రాణి అన్నుల నిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులి, తొలి సిగ్గుల మొగ్గల గుగ్గలు కందిన పుత్తడి అందములే. ఆ కనువలు ఈ కనులకు మారు రూపులేమో, ఆ నగవులు వేకువలకు మేలు కొలుపులేమో, పాల కడలి మీద తేలు చంద్రికో, గగనాల వేల కాంతులేను తారకో, వెన్నెల వస్తాడు ఓనాడు రాజంటి గొప్పింటి మొగుడు, ఊరంత సందళ్ళు ఆనాడు వాడంత వియ్యాలవారు, అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులి, తొలి సిగ్గుల మొగ్గల గుగ్గలు కందిన పుత్తడి అందములి, సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే, శుభ మంగళ వేళలలో శుభ మస్తుల దీవెనలే అలివేణే ఈ రాణి అన్నుల మిన్నల